పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 23వ భాగం. కాంతి పుట్టిన చోటు నుంచి కానీ పరావర్తనం చెందిన చోటు నుంచి కానీ వచ్చి మన కళ్ళను చేరుతుంది. ఇక కాంతిని రంగులను గుర్తించే ప్రత్యేకమైన కణాలు మన కళ్ళలో ఉన్నాయి. వాటిలో 3 రకాలను కోన్ కణాలు అంటారు. ఈ 3 కలిసి రకరకాల అలల నిడివి గల వెలుగులను గుర్తిస్తాయి. నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగులను ఈ 3 రకాల కణాలు గుర్తిస్తాయని అనుకునేవారు. కానీ ఒక్కొక్క రకం కణం ఎక్కువ రంగులను కూడా గ్రహించగలదని పరిశోధనలలో తెలిసింది. ఒకే రకమైన రంగులను ఒకటి కన్నా ఎక్కువ రకాల కణాలు గుర్తిస్తాయని అర్థం. ఒక రంగును అంటే ఒక రకమైన అల నిడివి గల కాంతిని 3 రకాల కణాలు గుర్తించగలుగుతాయి. వాటిలో ఒక రకం కణాలు ఆ రంగును ఎక్కువగాను మిగతావి కొంత తక్కువగాను గుర్తించవచ్చు. ఇక మెదడు పనిలోకి దిగుతుంది. 3 రకాల కణాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఒక్కచోట చేర్చి అది ఒక రంగును మాత్రమే చూస్తుంది. రంగులు కూడా రకరకాలైనవి కావచ్చు. ఒక్కొక్క రంగు ప్రేరణ వేరుగా తెలుస్తుంది. కొన్ని రంగులు కలిసి మరెన్నో రంగులుగా వాటిలోని ఛాయలుగా కనబడతాయి. కంప్యూటర్ మానిటర్ను గమనించిన వారికి అందులో ఎన్నో రంగులు కనబడతాయని తెలుసు. కానీ అందులో ఉండే చుక్కలు మాత్రం ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులలో మాత్రమే ఉంటాయి. ఈ 3 రంగులను రకరకాల పాళ్ళల్లో కలిపితే ఎన్నో రంగులు పుడతాయి, ఎన్నో ఛాయలు పుడతాయి. ఇవన్నీ కలిపి 1,60,000,000 ఛాయలు ఏర్పడతాయి. వీటన్నిటినీ మెదడు గుర్తించగలుగుతుంది. వెలుగును గుర్తించే 4వ రకం కంటి కణాలను రాడ్స్ అంటారు. వెలుగు తక్కువగా ఉన్నప్పుడు ఇవి పనిలోకి దిగుతాయి. ఈ కణాలకు రంగు తేడా తెలియదు. అందుకనే చీకటిలో మనకు అన్ని వస్తువులు నల్లగా కనబడతాయి. ఇక వెలుగు మారితే వస్తువుల రంగులు మారవలసిన అవసరం గురించి పరిశీలించాలి. ఏ వస్తువైనా ముఖ్యంగా ఒక రంగులో ఎందుకు కనబడుతుంది? వెలుగు వస్తువు మీద ప్రసరించినప్పుడు అందులోని కొంత శక్తిని ఆ వస్తువు పీల్చుకుంటుంది. అంటే ఒక రకమైన లేదా కొన్ని రకాల అలల నిడివి గల కాంతిని ఆ వస్తువు ఆపేస్తుంది. చెట్ల ఆకులను గురించి చెప్పుకుంటే ఈ రకంగా గ్రహించిన శక్తి ఆధారంగానే అవి కిరణజన్య సంయోగ క్రియ అనే కార్యక్రమం ద్వారా పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి. మొత్తం జీవుల మనుగడకు ఇదే ఆధారం. ఇక ఆకు కానీ మరొక వస్తువు కానీ పీల్చుకోకుండా వదిలిన వెలుగు పరావర్తనం చెంది మన కళ్ళను చేరుతుంది. ఆకు మనకు పచ్చగా కనబడుతుంది. దానికి మనం ఆకుపచ్చ అని పేరు పెట్టుకున్నాం. అంటే ఆ రకం వెలుగు ఒక్కటి ఆకులకు అవసరం లేదని అర్థం. మిగతా వస్తువులు కూడా ఈ పద్ధతిలోనే రకరకాల రంగులలో కనబడతాయి. ఇక ఆకు మీద పడే వెలుగులో అన్ని రంగులు లేక ఏదో ఒక రంగే ఉంది అనుకుందాం. అప్పుడు ఆ రంగును మొత్తంగా ఆకు పీల్చేసుకుంటుంది. దానితో అది మనకు నలుపు రంగులో కనబడుతుంది. అంటే అందులో నుంచి కాంతి మన వరకు రావటం లేదు అని అర్థం. ఇక పగటిపూట మనం వస్తువులను, దృశ్యాలను రకరకాలుగా పరావర్తనం చెందిన, వక్రీభవనం చెందిన సూర్యరశ్మి కారణంగా చూడగలుగుతాం. వచ్చే వెలుగులో తేడాల కారణంగా రంగులలో మార్పు కనబడుతుంది. అయినా వచ్చేది సూర్యరశ్మి ఒకటే కాబట్టి రంగులలో తేడా తక్కువగా ఉంటుంది. ఇక భవనాలు, అంగళ్ళ లోపల రకరకాల రంగు వెలుగులు ఉండే లైట్లను అమర్చి ఉంటారు. పాదరకపు గుండ్రని లైట్ బల్బులో పుట్టే వెలుగుకు ఒక రకంగా ఉంటుంది. అందులో ఎరుపు, పసుపు ఛాయలు ఎక్కువగా ఉంటాయి. ఫ్లోరోసెంట్ పద్ధతితో పనిచేసే ట్యూబ్లైట్లలో నీలం, ఊదా రంగులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వస్తువులు ఈ 2 రకాల వెలుగులలో వేరువేరు రంగులలో కనబడతాయి. ఇక రంగురంగుల లైట్లను వాడి మిరుమిట్లు కొలిపించే షోరూములలో మన కళ్ళను రంగులు మోసపుచ్చుతాయి. తెచ్చుకున్న వస్తువు అసలు రంగు ఎండలోకి వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంది.